78 శ్రీరాముడి పూర్వజన్మ. రామా, నువ్వు ఈ ప్రశ్నలు వేస్తుంటే నాకు పాత సంఘటన ఒకటి గుర్తుకొస్తోంది. నువ్వు నీ పూర్వజన్మల్లో ఒక దాంట్లో నాకు శిష్యుడిగా ఉండేవాడివి. అప్పుడు నువ్వు రాజకుమారుడివి కాదు, ఒక అరణ్యంలో నా దగ్గర వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడివి. అప్పుడు ఒకరోజున ఇలాంటి చర్చే చేశావు. ఆ చర్చ ఇలా సాగింది. ఆయ్సర్వ్ 167. శిష్యుడు, గురువుగారు, మహాప్రళయంలో నశించకుండా మిగిలి ఉండే వస్తువు ఏది? వశిష్ఠుడు, నాయనా, ఇది అర్థం కావడానికి నీ సుషుప్తిని తీసుకో. నీకు ముందుక స్వప్నం వచ్చింది, తరువాత సుషుప్తి వచ్చింది. అప్పుడు స్వప్న ప్రపంచంలో ఏమి మిగిలింది? అక్కడ ఉండే దేశము, కాలము, దిక్కులు, చిత్తము, అహంకారము, చివరికి అక్కడ ఉండే ఆకాశము అన్నీ నశించిపోయాయి. ఎన్ని నశించినా వాటన్నిటికీ సాక్షిగా ఉన్న నువ్వు మాత్రం మిగిలే ఉంటావు. ప్రళయం దగ్గర కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. సాక్షివైన నువ్వు ఒక్కడివే మిగులుతావు, మరేదీ మిగలదు. నువ్వు కూడా మిగలలేదు అనుకుంటే ప్రళయం జరిగిందని చెప్పటానికి కూడా కుదరదు. కనుక సాక్షివైన నువ్వు మిగిలి ఉన్నావని ఒప్పుకోవాలి. శిష్యుడు, గురువుగారు, నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః. లేనిదానికి ఉనికి ఎప్పుడూ లేదు, ఉన్నదానికి లేమి ఎప్పటికీ రాదు అని ఒక సుప్రసిద్ధ సూక్తి ఉందిగదా. మరి ఇంత స్పష్టంగా అస్తిత్వాన్ని పొంది ఉన్న ఈ ప్రపంచం ఉన్నట్టుండి ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది? వశిష్ఠుడు, నువ్వు చెప్పిన సూక్తి పూర్తిగా సత్యమే, కాని స్పష్టంగా ఉన్నట్టు కనిపించిన ఎండమావి నీరు ఉన్నట్టుండి ఎలా పోయింది? దానికి అసలు అస్తిత్వమే లేదు గనుక పోయింది. ఈ ప్రపంచం కూడా అలాగే పోతోంది, అక్కడికే పోతోంది. శిష్యుడు, గురువుగారు, మీరు చెప్పిన ఉదాహరణలో సూర్యకిరణాలే నది వేషం వేసుకుని వచ్చాయి, మరి ఈ ప్రపంచం వేషం వేసుకుని వచ్చిన వారెవరు? వశిష్ఠుడు, నాయనా, స్వచ్ఛమైన చిదాకాశమే ప్రపంచం అనే వేషంలో కనిపిస్తోంది. నువ్వు ఒక్కడివే స్వచ్ఛమైన నీటి మడుగులోకి దిగావు, అప్పుడు నీళ్లలో నీ నీడ కనిపించింది. అంతమాత్రంచేత నువ్వు నిజంగా రెండు అయ్యావా? కాలేదు, ఒడ్డుమీదికి వస్తే నువ్వు ఒక్కడిగానే ఉంటావు. అలాగే శుద్ధపరబ్రహ్మ సృష్టి సమయంలో అనేక రూపాలతో కనిపించినా ప్రళయంలో ఒక్కడిగానే మిగిలి ఉంటాడు. శిష్యుడు, గురువుగారు, మీరు మొత్తం స్వప్న దృష్టాంతం మీద ఆధారపడి సమాధానాలు లాక్కొస్తున్నారు. నాకు సుషుప్తి వచ్చి నా ప్రపంచం మునిగిపోయినప్పుడు మిగిలిన వాళ్లకి ప్రపంచం మామూలుగానే కనిపిస్తోంది. అలాగే ప్రళయ సమయంలో కూడా కొంతమందికి ఈ ప్రపంచం కనిపిస్తుందంటారా? వశిష్ఠుడు, ఈ ప్రపంచం అని చెప్పలేనుగాని ప్రపంచం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి ప్రపంచం వారిదే గదా. ఐందవోపాఖ్యానంలో నేను ఈ విషయాన్ని బాగా వివరించాను. శుద్ధ పరమాత్మ మీద వివర్తరూపంగా సమస్త పదార్థాలు కనిపిస్తున్నాయి, కనుక ఈ కనిపించటం అంతా మనస్సులో కలిగే ఆలోచన యొక్క ఫలితమే. ఎవరి ఆలోచన ఎలా ఉంటే వారి సృష్టి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కడూ తన ఆలోచన ప్రకారం ఈ సృష్టికి మూలమైన సృష్టికర్త వీడే అని ఒక సిద్ధాంతం చెప్పి దానిని రకరకాలుగా సమర్థిస్తూ ఉంటాడు. ఎవరి వాదమూ తప్పనడానికి వీలు లేదు, ఎందుకంటే సర్వమేవ పదే తస్మిన్ సంభవత్యుత్తమోత్తమే ఉవిధేహ ప్రతిషేధాశ్చ కేతే సంతి న సంతి కే నీ డొట్ ఉడొట్సా 213 శ్లో 45. తా ఆ మూలతత్వం సర్వోత్తం, దానిలో అన్నీ సంభవిస్తాయి, అక్కడ సంభవించని విధులేమున్నాయి? ఆయ్సర్వ్ 168. నిషేధాలేమున్నాయి? ఎవరి దృష్టిని బట్టి వారికి అనుభవం కలుగుతూ ఉంటుంది, కనుక వారి దృష్టి వరకు అవి సత్యాలే. మిగిలినవారికి అవి కుందేటి కొమ్ములు. కనుక నాయనా, సిద్ధాంతాల వెంట తిరగక అసలైన మూలతత్వాన్ని పట్టుకో. రామా, ఆనాడు ఆ విధంగా నీకు ఉపదేశం చేశానుగాని నీకు జ్ఞానం కలుగలేదు. ఇవాళ మళ్లీ ఈ జన్మనెత్తి మళ్లీ ఆ ప్రశ్నలే వేస్తున్నావు, కాని ఇప్పుడు నా ఉపదేశం ఫలించింది, నీకు జీవన్ముక్తి లభించింది. ఇక ఆ నిర్వాణస్థితిలో స్థిరంగా ఉండిపోతూ తృష్ణలను దాటిపోయి ఉంటూ నీ రాజ్యాన్ని ధర్మంగా పాలించు. వశిష్ఠమహర్షి అలా అనేసరికి ఆకాశం నుంచి మరోసారి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి సభాసదులు వశిష్ఠ మహర్షికి మరోసారి గురుపూజ చేశారు. దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, నారదుడు మొదలైన వారంతా వశిష్ఠమహర్షిని పరిపరి విధాలా స్తుతించారు. గమనికెక్కడ శ్రీరాముడు మాట్లాడిన మాటలకు భగవద్గీత 18వ అధ్యాయం చివర్లో అర్జునుడు మాట్లాడిన మాటలకు విస్పష్టమైన పోలికలున్నాయి. రెండు చోట్ల శ్లోకాలు వేరుగా ఉన్నా నష్టో మోహః అజ్ఞానం తొలగిపోయింది, సితోస్మి గత సందేహః సందేహాలు తీరిపోయాయి, కరిష్యే వచనం తవ నువ్వు చెప్పినట్లే చేస్తాను నీ వర్డ్స్ 214 శ్లో 14-15 వంటి పదగుచ్చాలు రెండు చోట్ల సమానమే. శ్రోతలందరూ ఆ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా వసి మహర్షి దశరథుడి వంక చూసి, మహారాజా, వేదాంత ప్రవచనం జరిగిన తరువాత బ్రాహ్మణ పూజ చేయాలి, దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి, కనుక నువ్వు ఆ పని చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. దశరథుడు సరే అని రాజ్యంలో 7 రోజుల ఉత్సవం ప్రకటించి బ్రాహ్మణులకే కాక ఇతర వర్ణాలకు, దీనులకు, దళితులకు కూడా సంతర్పణలు, సత్కారాలు, దానాలు యథోచితంగా నిర్వహించాడు.